యాభై ఒక్క స్థూల ప్రపంచం గూడా వాసనామయమే. నిజానికి ఆమె వాసనామయ శరీరంతోనే ఇక్కడికి వచ్చింది, కాని ఆ పాత శరీరంతో సహా తాను ఇక్కడికి వచ్చానని ఆమె ఇప్పుడు భావిస్తోంది. ఆ భావన బలం వల్ల ఆమె నిజంగానే శరీరంతో ఉన్నదానిలాగా వ్యవహరించసాగింది. ఆమె ఆ పక్కనే ఉన్న వింజామరలు తీసుకుని భర్తకు విసరసాగింది. ఇక్కడ వాల్మీకి మహర్షి కథలో కొంచెం వెనక్కు వెళ్లి విదురథ జీవుడి ప్రాణం పైకి లేచి ప్రయాణం చేసే సన్నివేశాన్ని, ఆ సమయంలో పద్మలీల సరస్వతులకు జరిగిన సంభాషణను వివరించాడు. విదురథ ప్రాణప్రయాణ సమయానికి సూక్ష్మరూపాలలో ఉన్న పద్మలీల సరస్వతీ దేవులు విదురథ లోకంలోనే కూర్చొని ఏదో సంభాషించుకోసాగారు. ఆ సంభాషణ ఇలా సాగింది. పద్మలీలా దేవి, ఈ విదురథ జీవుడు, విదురథలీలా జీవుడు, వాళ్ల పుత్రికా జీవుడు అంతా పద్మరాజు లోకానికి వెళ్లారు కదా. అక్కడ ఈ విదురథ జీవి పద్మరాజు శవంలోకి ప్రవేశిస్తాడు కదా. ఆ విధంగా మెల్కొన్న ఆ రాజు అక్కడ అంతకుముందే ఉన్న దాసదాసీలు, భృత్యులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తారు, ఇక్కడుంచి వెళ్లిన ఈ విదురథలీలను చూసి వాళ్లు ఎలా భావన చేస్తారు, ఆ రాజు ఈమెను తన భార్యగానే స్వీకరిస్తాడని నువ్వన్నావు కదా, అది ఎలా కుదురుతుంది? సరస్వతీదేవి, ఏమీ లేదు పద్మలీల. అక్కడ నిద్రలేచిన రాజు, అక్కడున్న పరివారము, వీరందరు కూడా చిదాకాశంతో ఏకత్వాన్ని చెంది ఉన్నారు కనుక ఈమె నాకు సహజమైన భార్య, ఈమె నాకు సహజమైన సఖి, వీళ్ళు నాకు సహజమైన సేవకులు, ఈయన మాకు సహజమైన రాజు అని ఈ విధంగా ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిదాకాశంలో ఆ రకమైన సంస్కారం ఉంది. ఇక నువ్వు, నేను, విదురథ లీల, ఈ ముగ్గురికి మాత్రం జరిగిందంతా స్పష్టంగా తెలుసు. మనం తెలిసి వ్యవహరిస్తాం, మిగిలిన వాళ్లు తెలియకుండా వ్యవహరిస్తారు. ఇది ఇలా జరగటానికి మూడు కారణాలున్నాయి. ఒకటి, ఇదంతా చైతన్యం యొక్క ప్రతిభాసం, భ్రాంతిజన్య దృశ్యం కావటం. రెండు, మూడు, ఇది ఇలాగే జరగాలని హిరణ్యగర్భ సంకల్పంలో నియతి ఉండటం. మనిద్దరి మహిమ ఆసర్వ్ దెబ్బే.